కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజో బిందుపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 5వ అధ్యాయము ఆత్మ అనాత్మ వివేకము. నిదాఘో నామ వై మునియః పప్రచ్ఛరుభుం భగవంతమాత్మానాత్మ వివేకమను బృహైతి సహోవాచరుభుః సర్వవాచోవధిర్బ్రహ్మ సర్వచింతావధిర్గురు సర్వకారణ కార్యాత్మ కార్యకారణ వర్జిత 1.01 నిదాఘో నామ వై మునియః పప్రచ్ఛరుభుం భగవంతం ఆత్మ అనాత్మ వివేకం అనుబ్రూహి ఇతి సహోవాచ హరుభుః సర్వవాచో అవధ్యః బ్రహ్మ సర్వచింతా అవధ్యః గురుః సర్వకారణ కార్యాత్మ కార్యకారణ వర్జితః. నిదాఘుడు అను మునిపుంగవుడు ఒకప్పుడు సద్గురువు భగవంతుడు అగురోభు మహర్షిని సమీపించారు, నమస్కరించారు. నిదాఘముని హే భగవాన్, రుభుమహర్షి ఆత్మతానాత్మ వివేకము గురించి ప్రసంగిస్తూ దయచేసి నాకు బోధించండి. రుభుమహర్షి నాయన, నిదాఘాయ్, బ్రహ్మము సర్వవాచ్యములకు భాషకు అవాక్యములకు చెప్పటానికి అవధి ఆవల అయి ఉన్నది. సర్వవాక్కులకు సర్వచింతలకు అవధి పరాకాష్ఠ. కేవల ఆత్మాహం సిద్ధుని అనుభవం ఏమిటో విను, చెప్పుతాను. సర్వకార్యకారణములకు ఆత్మయే కారణము, కాని ఆత్మకార్య కారణములకు సంబంధించినదే కాదు. సర్వసంకల్పరహిత సర్వనాదమయః శివః, సర్వవర్జిత చిన్మాత్ర సర్వానందమయః పరః. 2. సర్వతేజ ప్రకాశాత్మ నాదానందమయాత్మక సర్వానుభవ నిర్ముక్త సర్వధ్యాన వివర్జిత. 3.02 సర్వసంకల్పరహిత సర్వనాదమయః శివః సర్వవర్జిత చిన్మాత్రః సర్వానందమయః పరః. 0.03 సర్వతేజః ప్రకాశాత్మ నాదానందమయాత్మక సర్వానుభవ నిర్ముక్తః సర్వధ్యాన వివర్జితః. ఆత్మసంకల్పములకు విషయమే కాదు, ఎందుకంటే ఆత్మ నుండే ఆత్మచే ఆత్మకు అభిన్నమై సంకల్పములు బయల్వెడలుచున్నాయి. అయితే ఆత్మ సర్వనాదమయ శివస్వరూపము, సర్వము అధిగమించినట్టి కేవల చిత్ ఎరుక మాత్రము చిన్మాత్రము. కాని అద్దానికి ఇదంతా ఆనందమయమై సర్వమునకు సర్వదా వేరేయున్నది, తన తేజస్సుతో సర్వము ప్రకాశింపజేయుచున్నదే నాదానందమయము అగు ఆత్మయే ప్రదర్శనమానమగుచున్నది. ఆత్మ సర్వ అనుభవముల నుండి విడివడినట్టిది, సర్వధ్యానములకు వేరైనట్టిది. ఆత్మ అననది ధ్యాత యొక్క సహజమగు స్వస్వరూపమే అయి ఉన్నది. సర్వనాదకలాతీత ఏష ఆత్మాహమవ్యయః ఆత్మానాత్మ వివేకాదిభేదాభేద వివర్జిత. 4.04 సర్వనాద కళాతీత ఏష ఆత్మాహం అవ్యయః ఆత్మనాత్మ వివేకాది భేదభేద వివర్జితః. సర్వనాద కళలకు అతీతమైన అట్టి అవ్యయమగు ఆత్మయే నేనే ఉన్నాను. ఆత్మనాత్మ వివేకము మొదలైన వాటిచే ఆత్మ సంబంధితమైలేదు. ఇది ఆత్మ అది అనాత్మ అనుభేద అభేదములను వివేకి దాటివేసి ఉంటాడు. శాంతశాంతాదిహీనాత్మ నాదాంతర్జ్యోతిరూపక మహావాక్యార్థతో దూరో బ్రహ్మాస్మిత్యత దురత. 5.05 శాంతశాంత విహీనాత్మ నాదాంతర్జ్యోతిరూపక మహావాక్యార్థతో బ్రహ్మాస్మి ఇతి అతి దూరత. శాంత అశాంతరహితమగు ఆ రెండింటికీ సాక్షియగు ఆత్మను అతడు సర్వత్రా దర్శించుచున్నాడు. నాదమునకు ఆవలవత్తి లేని జ్యోతి రూపకుడై వెలుగొందుచున్నాడు. బ్రహ్మాస్మి అను మాటలకు కూడా అతిదూరంగా ఉంటున్నాడు. బ్రహ్మమే తానైనప్పుడు ఇక బ్రహ్మాస్మి వాక్యార్థము అవసరమే లేనివాడగుచున్నాడు. మామిడిపండు తన తీపి గురించి ప్రచారము చేసుకోవలసిన పనేమున్నది? తచ్చుబ్ధవర్జస్త్వం శబ్దహీనో వాక్యార్థవర్జిత క్షరాక్షరవిహీనో యో నాదాంతజ్యోతిరేవ సహ 6.06 తత్శబ్దవర్జః త్వం శబ్దహీనో వాక్యార్థవర్జితః క్షరాక్షరవిహీనో యో నాదాంతజ్యోతిరేవ సహ. బ్రహ్మమును సిద్ధించుకొన్నవారు తత్త్వం శబ్దముల భేదమును రహితము చేసి ఏకా అఖండ బ్రహ్మమును దర్శించువారే ఉంటున్నారు. సర్వవాక్యార్థములను అధిగమించి ఏకత్వమునందు ఐక్యత్వము పొందిన వాడగుచున్నారు. నాదమునకు ఆవల తత్వార్థ రూప కేవల జ్యోతి స్వరూపులై ఇక క్షర అక్షరభేదరహితులగుచున్నారు. అఖండేకరసో వాహమానందోస్మితి వర్జితః సర్వాతీత స్వభావాత్మ నాదాంతజ్యోతిరేవ సహ 7.07 అఖండేకరసో వాహం ఆనందోస్మి ఇతి వర్జితః సర్వాతీత స్వభావాత్మ నాదాంతజ్యోతిరేవ సహ. నేనే అఖండైక అఖండ ఏక రస ఆనంద స్వరూపుడను మొదలైన శబ్దముల ఆవశ్యకతను కూడా దాటివేసిన వారే సర్వమునకు అతీతమగు నాదమునకు ఆవల కేవల స్వయంజ్యోతి స్వరూపుడై సంప్రకాశమానుడుగుచున్నారు. ఆత్మేతి శబ్దహీనో య ఆత్మశబ్దార్థవర్జిత సచ్చిదానందహీనో య ఏషేవాత్మ సనాతనః 8.08 ఆత్మ ఇతి శబ్దహీనోయం ఆత్మశబ్దార్థ వర్జితః సచ్చితానందహీనో య ఏషైవ ఆత్మా సనాతనః. ఇది నా ఆత్మ అను శబ్దములను అధిగమించి ఆత్మశబ్దార్థములను వదిలివేసిన వాడగుచున్నారు. ఆత్మయే తానే ఉండగా ఇక ఆత్మ అను శబ్దార్థముల విచారణతో పనేమి? ఆతని పట్ల సత్వచిత్ ఆనంద శబ్దముల వ్యవహారమంతా తొలగి తనకు తానే సనాతనాత్మగా వెలుగొందుచున్నాడు. ఆతడు బ్రహ్మము గురించి ఎరిగినవాడు మాత్రమే కాడు, బ్రహ్మమే తాను. స నిర్దిష్టమశక్యోయో వేదవాక్యేర్గమ్యత యస్య కించిద్బహిర్నాస్తి కించిదంతః కియన్నచ 9.09 స నిర్దేష్టుం అశక్యోయో వేదవాక్యయః అగమ్యగః యస్య కంచిత్ బహ్యః నాస్తి కించిత్ అంతః కియత్న చ. అట్టి బ్రహ్మమే తానేయున్నవాని స్థితి ఇట్టిది అని నిర్ణయించి నిర్దేశించి చెప్పలేము. వేదవాక్యములకు కూడా దొరకనివాడు కేవలానుభవమునందు బ్రహ్మమే తానే వెలుగొందువాడు. ఆతనికిక బాహ్య ప్రపంచము లేదు, అంతర ప్రపంచము లేదు, ఆ భేదమే ఉండదు. శాస్త్ర పాఠ్యాంశాలన్నీ మౌనము వహిస్తాయి. ఆతడు మౌనాననుభవుడే ఉంటాడు. మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం యస్య లింగం ప్రపంచం వా బ్రహ్మైవాత్మా న సంశేహ నాస్తి యస్య శరీరం వా జీవో వా భూతభౌతికః. 10.10 యస్య లింగం ప్రపంచం వా బ్రహ్మైవ ఆత్మా న సంశేహ నాస్తి యస్య శరీరం వా జీవో వా భూతభౌతికః. అఖండమగు ఆత్మయే తానేయున్న ఆత్మస్థితియందు తానే బ్రహ్మమై వెలుగొందుచుండగా ఇక ఈ భౌతిక లింగ ప్రపంచమంతా అతని దృష్టిలో నాటకం పాత్ర యొక్క నాటకీయ సంబంధాలు వలె స్వతహగా లేనిదే అగుచున్నది. అహం బ్రహ్మాస్మి శబ్దమును దాటి భావనలో ప్రవేశించి ఉన్నవానికి ఇక శరీరము రుజీవాత్మ భౌతికమైన భూత ప్రపంచము కల్పన మాత్రమై లేనివే అగుచున్నాయి. ఎవరో వ్రాసిన ఏదో కథవలే వినోదరూపమ్మగుచున్నాయి. నామరుపాదికం నాస్తి భోజ్యం వా భోగభుక్చవా సద్వాసద్వా స్థితిర్వాపి యస్య నాస్తి క్షరాక్షరం. 11 నామరుపాదికం నాస్తి భోజ్యం వా భోగభుక్చవా సద్వాసద్వా స్థితిర్వా అపి యస్య నాస్తి క్షర అక్షరం. నామరూపములు భోగించబడునది భోగము భోగించువాడు. ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్పీరియన్సా లేనివే అగుచున్నాయి. సత్తు అసత్తు క్షరము తాక్షరము అను వాటికి కూడా స్థానము లేనట్టిది ఆత్మానుభవము. గుణం వా విగుణం వాపి సమ ఆత్మాన సంశేహ యస్య వాచ్యం వాచకం వా శ్రవణం మననం చ వా. 12 గురుశిష్యాదిభేదం వా దేవలోకాః సురాసురాః యత్ర ధర్మమధర్మం వా శుద్ధం వా శుద్ధమన్వపి. 12 గుణం వా విగుణం వాపి సమ ఆత్మా న సంశేహ యస్య వాచ్యం వాచకం వా శ్రవణం మననం చ వా. 13 గురు శిష్యాది భేదం వా దేవలోకాః సుర అసురాః యత్ర ధర్మం అధర్మం వా శుద్ధం వా అశుద్ధం అన్వపి. కేవలాత్మానుభవమునందు ప్రవేశించినవానికి త్రిగుణములు లేవు, గుణరాహిత్యము లేదు, గుణములను దాటివేస్తేనే ఆత్మానుభవమవుతుంది అను సందేహమే ఉండదు. గుణసహిత గుణరహిత స్థితులలో సమముగు ఆత్మయే అనుభవైక వేద్యము అగుచున్నది. ఎవ్వనియొక్క వచించువాడు ఈ వచనము అవచించబడునది వినబడునది వినికిడి వినువాడు మనస్సు అమ్మననము అమ్మననము చేయబడే వస్తువు ఇవన్నీ ఆత్మయందులయించి లేనివగుచున్నాయో గురుశిష్య భేదమంతా సమసిపోతోందో దేవ అభూ పాతలములనబడే లోక భేదములు కనబడకుండా పోతున్నాయో దేవతలు రాక్షసులు మొదలైన భేదమంతా ఏ ఆత్మానుభవి సమక్షంలో అభేదము సంతరించుకుంటున్నాయో ఏ చోట ధర్మ అధర్మములకు శుద్ధ అశుద్ధములకు అనువంత కూడా చోటులేదో యత్ర కాలముకాలం వా నిశ్చేహ సంశయో నహి యత్ర మంత్రమమంత్రం వా విద్యావిద్యే న విద్యతే. 14 ఎత్ర కాలం అకాలం వా నిశ్చేహ సంశయో నహి యత్ర మంత్రం అమంత్రం వా విద్య అవిద్యే న విద్యతే. ఇచ్చట త్రికాలములు అకాలములో ఏకమై ఆత్మ యొక్క నిశ్చయము అసంశయము స్థిరరూపము పొందుతాయో ఎక్కడ మంత్ర అమంత్రములు విద్య అవిద్యలు అనునవి భేదమై కనిపించవో ద్రష్టృదశ్నదృశ్యం వా ఈషన్మాత్రం కళాత్మకం అనాత్మేతి ప్రసంగో వా హేనాత్మేతి మనోపి వా. 15 ద్రష్టు దర్శన దృశ్యం వా ఈషన్మాత్రం కళాత్మకం అనాత్మేతి ప్రసంగో వాహి అనాత్మేతి మనోపి వా. ద్రష్ట దర్శన దృశ్య భేదమంతా కూడా ఆత్మయొక్క కించిత్ కళాప్రదర్శన విశేషము మాత్రమే. అనాత్మ అననదే మాట్లాడటానికి గాని మనస్సులో ఆలోచించటానికి గాని ఏమాత్రము ఉండి ఉండదో అది ఏ అనన్యాత్మత్వము. అనాత్మేతి జగద్వాపి నాస్తి నాస్తి నిశ్చిను సర్వసంకల్పశూన్యత్వాత్ సర్వకార్య వివర్జనాత్. 16 అనాత్మేతి జగద్వాపి నాస్తి నాస్తీతి నిశ్చిను సర్వసంకల్ప శూన్యత్వాత్ సర్వకార్య వివర్జనాత్. ఏచోట ఈ జగత్తు అనాత్మ అనునది ఏమాత్రము లేనిది అగుచున్నదో అదియే ఆత్మత్వము ఆత్మస్థానము ఆత్మానుభవిత్వము కూడా. ఆత్మ సర్వసంకల్పరహితము సర్వసంకల్పాతీతము కూడా. కేవలం బ్రహ్మమాతృత్వాన్నాస్త్యనాత్మేతి నిశ్చిను దేహత్యవహీనత్వాత్కాలత్య వివర్జనాత్. 17 కేవలం బ్రహ్మమాతృత్వాత్ నాస్తి అనాత్మేతి నిశ్చిను దేహత్రయ విహీనత్వాత్ కాలత్రయ వివర్జనాత్ ఓ నిదాఘమని సత్తమ. ఆత్మస్థితి గురించి ఇంకా కొన్ని విశేషాలు వినండి. కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నది, అనాత్మ అనునదే లేదు. ఆత్మ అకర్తభోక్త కాబట్టి ఇది చేశాను అది చేయలేదు, ఇంకా అది చేయాలి అను రూపము గల కార్యక్రమములన్నీ అంతరమున వదిలివేసిన స్థితి. అట్టి ఆత్మస్థితిలో స్థూలదేహము లేదు, సూక్ష్మదేహము లేదు, కారణదేహము లేదు, భూతకాలము లేదు, వర్తమాన కాలము లేదు, భవిష్యత్ కాలము లేదు. ఆత్మవేత్త దేహత్రయ కాలత్రయ వివర్జితుడై సర్వదా కేవలుడై ఉంటాడు. జీవత్రయగుణాభావాత్తాపత్రయ వివర్జనాత్ లోకత్రయవహీనత్వాత్ సర్వమాత్మేతి శాసనాత్ 18 జీవత్రయ గుణ అభావాత్ తాపత్రయ వివర్జనాత్ లోకత్రయ విహీనత్వాత్ సర్వం ఆత్మేతి శాసనాత్. అట్టి ఆత్మమేవాహం స్థితి. జీవుడు ఈశ్వరుడు ఆత్మల భేదము బాల్య యౌవన వార్ధక్య భేదము లేనట్టిది. ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపములు విసర్జించి వేసినట్టిది. భూ సుర పాతాళ లోకముల నివాస భేదమే ఉండనట్టిది. సర్వము ఆత్మయే అను అనుశాసనము కలిగి ఉన్నట్టిది. చిత్తాభాచింతనీయం దేహాభావాజ్జర నచ పాదాభావాద్గతిర్నాస్తి హస్తాభావాత్క్రియా నచ 19 ఇది లేదు కాబట్టి అది లేదు. 19 చిత్త అభావత్ చింతనీయం న దేహ అభావత్ జరాన చ పాద అభావత్ గత్యః నాస్తి హస్త అభావత్ క్రియాన చ ఇది లేని భావనచే అది లేదు. చిత్తమే ఆత్మభావన ఉన్నచోట ఉండజాలదు కాబట్టి ఆత్మకు వేరుగా చింతన చేయనదేది ఉండదు. ఆత్మానుభవము సమక్షములో దేహత్వమే లేదు కాబట్టి వార్ధక్యము లేదు. పాదములు అభావించబడుట చేతగతి వోకింగ్ టూవోర్డ్స్ వోటేవర్ అనునది లేనిదే. చేతుల భావమే అభావమైపోతోంది కనుక క్రియలు ఉండనివే. ముత్యర్నాస్తి జనభావాద్ బుద్ధ్యభావాత్ సుఖాదికం ధర్మో నాస్తి శుచిర్నాస్తి సత్యం నాస్తి భయం నచ 20 ముత్యుః నాస్తి జనన అభావాత్ బుద్ధి అభావాత్ సుఖాదికం ధర్మో నాస్తి శుచిః నాస్తి సత్యం నాస్తి భయం నచ. ఆత్మనగు నేను దేహముతో పుట్టువాడను కాను అను జన్మ అభావము స్వభావసిద్ధమై ఉండటముచేత మృత్యువు కూడా లేనిదే. ఆత్మానుభవము సమక్షంలో బుద్ధి వే ఓఫ్ ఇంటర్ప్రేటింగ్ లేనిదే అగుటచేత సుఖదుహకాలు లేనివే. అహమాత్మ భావన సమక్షంలో ధర్మము అధర్మము శుచి అశుచి సత్యము అసత్యము భయము అభయములు కూడా మొదలే లేనివగుచున్నాయి. అక్షరోచ్చారణం నాస్తి గురుశిష్యాది నాస్త్యపి ఏకాభావే ద్వితీయం నన ద్వితీయే నా చేకత 21 అక్షరోచ్చారణం నాస్తి గురువు శిష్యాది నాస్తి అపి ఏక అభావే ద్వితీయః నద్వితీయే నచ ఏకత. కేవల పరబ్రహ్మం నిశ్చలానుభవ ఉచ్చారణను దాటిపోయినట్టి స్థితి కాబట్టి అక్షరము లెటర్స్ కు ఓం శబ్దోచ్చారణలకు ఆత్మన ఆవల ఉన్నట్టిది. ఆత్మ సర్వదా ఏకమే కాబట్టి గురుశిష్య భేదం లేనిదే. ద్వితీయ భావము అనునదే లేకపోవటం చేత ఏకభావము లేనిదే. ద్వితీయమే లేనిచేట ఏకత్వము మాత్రము ఎక్కడిది? సత్యత్వమస్తి చేత్కించిదసత్యం నచ సంభవేత్. అసత్యత్వం యది భవేత్ సత్యత్వం న ఘటిష్యతి 22 22 సత్యత్వం అస్తిచేత కించిత్ అసత్యం నచ సంభవేత్. అసత్యత్వం యది భవేత్ సత్యత్వం న ఘటిష్యతి. ఆత్మానుభూతి ఉన్నచోట సత్యము లేదు, అసత్యము లేదు. సత్యత్వము అనేది ఉండటం జరిగితే ఇది అసత్యము అననది కూడా ఉండగలదేమో? అసత్యత్వము ఉన్నచోట్ల సత్యత్వము ఎట్లా ఘటిస్తుంది? ఘటించదు కదా. శుభం యద్యశుభం విద్ధి అశుభాచ్ఛుభమిష్యతే, భయం యద్యభవం విద్ధి అభయాద్భయమాపతేత్. 23 శుభం యది అశుభం విద్ధి హి అశుభాత్ శుభం ఇష్యతే, భయం యత్ అభయం విద్ధి న భయాత్ భయం ఆపతేత్. ఇది శుభము అని ఉన్నచోట అది అశుభము అనునది కూడా ఉన్నదే అగుచున్నది, అశుభము ఉన్నచోట అది శుభము అనునది అక్కడే ఉన్నది అగుచున్నది. ఆత్మభావనకు శుభాశుభములు లేవు. భయము ఉన్నచోట అట్లా అయితే అభయము అనునది ఉన్నదే అగుచున్నది. ఇది అభయము అనునది ఉన్నచోట అది భయము అనునది ఉన్నట్లే. ఆత్మభావన ఉన్నచోట భయం భయములు రెండూ ఉండవు. బంధత్వమపి చేన్మోక్షో బంధాభావేక్వ మోక్షత. మరణం యది చేజన్మ జన్మభావే ముతిర్నచ. 24 బంధత్వం అపి చేత్ మోక్షో బంధ అభావే న మోక్షత. మరణం యది చేత్ జన్మ జన్మ అభావే మూర్త్యః నచ. బంధము ఒకవేళ ఉంటే అప్పుడు అక్కడ మోక్షము ఎట్లాగురా అనే ప్రశ్న ఉంటుంది. బంధము అననదే లేదు అని అభావించబడిన చోట మోక్షమెక్కడిది? ఆత్మభావన ఉన్నచోట బంధ మోక్ష భావనలకు చోటు ఉండదు. పునర్జన్మ ఉన్నదా? మరణము అనేది ఉంటే అప్పుడు జన్మ అనేది ఉంటుంది. మరణము అనే భావనే లేనిచోట జన్మ అనునది ఎక్కడిది? ఆత్మభావన ఉన్నచోట జనన మరణములు లేవు. ఆత్మదృష్ట్యా ఈ జన్మయే లేనప్పుడు ఇక పునర్జన్మ ఎక్కడిది? త్వమిత్యపి భవేచ్చహం త్వం నో చేదహమేవన. ఇదం యది తదేవాస్తి తదభాదిదం నచ. 25 త్వం ఇతి అపి భవేచ్చహం త్వం నో చేత్ అహమేవన. ఇదం యది తదేవ అస్తి తత్ అభావాత్ ఇదం నచ. కలలో ఎవ్వరో కనిపిస్తూ ఉంటే ఆ నీవు అనబడినది వాస్తవానికి లేదు కదా. ఆత్మభావనచే ఈ జాగ్రత్తలో నీవు అననది కూడా రహితమైపోతోంది. నీవు త్వం లేనిచోట నేను అహం కూడా లేనిదే. ఇది జీవాత్మ జగత్తు ఉంటే అది పరం ఉన్నదగుచున్నది. ఇదం అనుభావన ఆత్మ యొక్క భావనచే రహితమగుచున్నప్పుడు ఇక తద్భావన మాత్రము ఎక్కడిది? ఆ రెండూ వేరువేరుగా లేనివే. అస్థితి చేన్నాస్తి తదా నాస్తి చేదస్తి కించన. కార్యం చేత్కారణం కించిత్ కార్యభావే న కారణం. 26 అస్థి ఇతి చేత్ నాస్తి తదా నాస్తి చేత్ అస్థి కించన. కార్యం చేత్ కారణం కించిత్ కార్య అభావేన కారణం. ఇది ఉన్నది అని అనుచున్నచోట అది లేదు అనునది ఉంటున్నదగుచున్నది. అది లేదు అన్నచోట మరొకటి ఉన్నది అనునది స్ఫురణలో ఉంటుంది. ఆత్మభావనేందు ఉన్నది లేదు అనునదేదీ లేదు. కార్యము ఇది. సంథింగ్ హాపండ్ అననది ఉన్న చోట కారణము కించిత్గా అయినా ఉంటుంది. కార్యము లేదు అని కార్యమును అభావించినప్పుడు కారణము ఎక్కడుంటుంది? ఆత్మ కార్యకారణరహితము. ఈ జగత్తంతా కూడా కార్యకారణరహితము. ద్వైతం యది తదాద్వైతం ద్వైతాభావే ద్వయం నచ. దృశ్యం యది దృగప్యస్తి దృశ్యాభావే దృగేన. 27 ద్వైతం యది తదా అద్వైతం. ద్వైత అభావే ద్వయం నచ. దృశ్యం యది చేత్ దృక్ అపి అస్తి. దృశ్య అభావే దృక్ ఏవన. ద్వైత భావన ఉండి ఉన్నచోట ఇది అద్వైతము అనుభావన ఉంటుంది. రెండవది ఉన్నచోట ఒకటి ఉన్నదగుచున్నది. రెండవదే లేనిచోట ఒక్కటి మాత్రము ఎక్కడిది? ఆత్మభావనయందు ద్వైత అద్వైతములు లేవు. దృశ్యము అనేది నిజానికి ఉంటే ద్రష్ట అనేవాడు ఉండినవాడై ఉంటాడు. ఆత్మభావనచే దృశ్యమే అభావించబడుచుండగా ఇక ద్రష్ట ఎక్కడున్నాడు? అంతర్యది బహ్యః సత్యమంతా భావే బహిర్నచ. పూర్ణత్వమస్తి చేత్కించిద పూర్ణత్వం ప్రసజ్యతే. 28. తస్మాదేతత్వచిన్నాస్తి త్వం చాహం వా ఇమే ఇదం. నాస్తి దృష్టాంతికం సత్యే నాస్తి దార్ష్టాంతికం. హెజే 29. 28. అంతర్యది బహ్యః సత్యం అంతః అభావే బహ్యః నచ. పూర్ణత్వం అస్తి చేత్ కించిత్ అపూర్ణత్వం ప్రసజ్యతే. 29. తస్మాత్ ఏతత్ క్వచిత్ నాస్తి త్వం చ అహం వా ఇమే ఇదం. నాస్తి దృష్టాంతం సత్యే నాస్తి దార్ష్టాంతిక ఘి యజే. పూర్ణత్వము ఉన్నది అనుచోట కించిత్ అపూర్ణత్వముగా కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివిటీ ఉండియే ఉంటుంది. ఆత్మకు పూర్ణాపూర్ణత్వములు లేవు. అందుచేత ఓ నిదాఘ మునీంద్ర, మీకు జగత్తులో స్ఫురిస్తున్న నేను, నీవు, అతడు, అది, ఇది మొదలైనవన్నీ మొదలే లేవు. మొట్టమొదటగా ఆత్మయే ఉన్నది. ఇప్పుడు ఆత్మయే ఉన్నది అనునదే ఆత్మభావన. దృష్టాంతాలన్నీ సృష్టి కల్పనలో జనించినవే. ఆత్మ తప్పించి వేరుగా ఏదీ లేనప్పుడు ఆత్మ జన్మరహితమై ఉండగా ఇక ఆత్మను చూపు దృష్టాంతము ఎక్కడున్నది? దాష్టాంతగ్గా చూపబడునది ఏమున్నది? అంతా ఆత్మయే. పరంబ్రహ్మాహమస్మితి స్మరణస్య మనో నహి. బ్రహ్మమాత్రం జగదిదం బ్రహ్మమాత్రం త్వమప్యహం. 30. పరం బ్రహ్మాహమస్మి ఇతి స్మరణస్య మనో నహి. బ్రహ్మమాత్రం జగత్ ఇదం బ్రహ్మమాత్రం త్వమపి అహం. ఆత్మనో అన్యత్ నాస్తి. నేను ఇహం జగత్తులో ఒక వస్తువును కాదు, పరం బ్రహ్మమునే అనే మనన ప్రయత్న రూప మనోస్మరణ కూడా ఆత్మాహం భావన సమక్షంలో నిలిచి ఉండదు. మనస్సే లేనిదగుచున్నచోట ఆ మనస్సు యొక్క ఎట్టి స్మరణకైనా చోటెక్కడిది? ఏ మనస్సుకు ఈ జగత్తు కనిపిస్తోందో అట్టి జగత్తంతా కూడా స్వతహగానే బ్రహ్మము అయి ఉన్నది. నీవు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, చిన్మాత్రం కేవలం చాహం నాస్త్యనాత్మ్యేతి నిశ్చిను. ఇదం ప్రపంచం నాస్త్యేవ నోత్పన్నం నో స్థితం క్వచిత్. 31. చిన్మాత్రం కేవలం చ అహం నాస్తి అనాత్మ్యేతి నిశ్చిను. ఇదం ప్రపంచం నాస్త్యేవ నోత్పన్నం న ఉత్పన్నం నో స్థితం క్వచిత్. బ్రహ్మమే నేనుగా నీవుగా సర్వదా అయి ఉన్నది అని బుద్ధితో గ్రహించిన తరువాత అప్పుడు సమస్తము చిన్మాత్ర స్వరూపము కదా, ఇక అనాత్మ అనునది ఎక్కడున్నది? కనుక అనాత్మ అనునదే లేదను నిశ్చయము కలిగి ఉండుము. బ్రహ్మము అద్వితీయము, రెండవది లేనట్టిది అయి ఉండగా నీకు వేరుగా గాని నాకు వేరుగా గాని దృశ్య ప్రపంచమునకు వేరేగాని ఉండజాలదు. ప్రపంచము అననదే లేదు, ఉత్పత్తి కాలేదు, స్థితించియున్నది లేదు, లయించబోవునదీ లేదు. ప్రపంచము ఆత్మయే. చిత్తం ప్రపంచమిత్యాహుర్నాస్తి నాస్త్యేవ సర్వదా. న ప్రపంచం న చిత్తాది నాహంకారో న జీవకః. 32. చిత్తం ప్రపంచం ఇత్యాహోహ. నాస్తి నాస్త్యేవ సర్వదా, న ప్రపంచం న చిత్తాది, నాహంకారో న జీవకః, ఈ ప్రపంచము చిత్తము యొక్క స్వానుభవమే అని చెప్పబడవలసినదీ లేదు. చిత్తము ప్రపంచము అనబడేవి ఎప్పుడూ లేవు, లేనే లేవు. ఇక వాటి లయమెక్కడిది? ప్రపంచము లేదు. చిత్తము మనస్సు బుద్ధి అహంకారము మొదలైనవి కూడా లేనే లేవు. కాబట్టి ఆత్మకు వేరే జీవుడు అనబడువాడే లేడు. నాటకంలో కనిపించే పాత్ర వాస్తవానికి ఎక్కడ సత్యమై ఉన్నది? జగత్తులో జీవాత్మ అట్టిదే. స్వప్నంలో దృశ్యము వాస్తవానికి లేనట్లే జాగ్రత్తలోని దృశ్యము కూడా వాస్తవానికి లేదు. మాయాకార్యాధికం నాస్తి మాయా నాస్తి భయం నహి, కర్త నాస్తి క్రియా నాస్తి శ్రవణం మననం నహి. 33 మాయాకార్యాధికం నాస్తి మాయా నాస్తి భయం నహి, కర్త నాస్తి క్రియా నాస్తి శ్రవణం మననం నహి. చిత్తము జగత్తు జీవాత్మలు ఆత్మకు వేరే లేనేలేదు. అప్పుడు మాయ వాటి కార్యములు మాత్రం ఎక్కడున్నాయి? మాయలేదు. యామా కలలోని క్రియలకు కర్తలేని తీరుగా ఇక్కడ కర్తలేడు. క్రియలేదు. శ్రవణ మనన నిధిధ్యాసలు లేవు. సమాధిద్వితయం నాస్తి మాతృమానాది నాస్తి హి. అజ్ఞానం చాపి నాస్త్యేవ హ్య వివేకం కదాచన. 34 సమాధిద్వితయం నాస్తి మాతృమానాది నాస్తి హి. అజ్ఞానం చాపి నాస్త్యేవ హి అవివేకం కదాచన. నేను నీవు ఆత్మయే కదా, ఇక వేరే ధ్యానమెక్కడిది? సమాధి ఎక్కడిది? ఆత్మను వదిలి ద్వితీయములో ప్రవేశించటము సమాధి నుండి చ్యుతి లేదు. ప్రమాణము లేదు, మానము లేదు, అవమానము లేదు. నీవు నేను ఆత్మ కాని క్షణమే లేదు. అటువంటప్పుడు అజ్ఞానము మాత్రము ఎక్కడిది? అది తొలగటమెక్కడిది? అజ్ఞానము లేదు, అవివేకము లేదు, అంతా ఆత్మయే. అనుబంధచతుష్కం న సంబంధత్రయమేవన, న గంగా న గయా సేతున్న భూతం నాణ్యదస్తి హి. 35 అనుబంధ చతుష్కం న సంబంధత్రయం ఏవన, న గంగా న గయా సేతుః న భూతం న అన్యత్ అస్తి హి. సర్వదా ఆత్మస్వరూపులమైయున్న మనకు అనుబంధ చతుష్కము జగత్తుతో దేహముతో ఆలోచనతో ఇష్టముతో అనుబంధము లేనేలేదు. త్రికాలములతో దృశ్య జీవ ఈశ్వరులతో అహం త్వం సహలతో ఆత్మకు సంబంధత్రయము లేదు. గంగాస్నానముచే పవిత్రులమవటము గయ ఉత్తమ లోకాలకు సేతువు అవటం పాంచభౌతికత్వము అద్దానికి వేరేనవి. ఇవన్నీ లేవు, ఆత్మగా ఉండజాలవు. న భూమిర్న జలం నాగ్నిర్న నవాయుర్న చఖం క్వచిత్, న దేవా న చ దిక్పాలా న వేదా న గురుః క్వచిత్. 36 న భూమేః న జలం నాగ్నేః న వాయుః న చఖం క్వచిత్, న దేవా న చ దిక్పాలా న వేదా న గురుః క్వచిత్. ఆత్మాహం స్వరూపులమగు మనము సహజముగా అఖండాత్మయే అయి ఉండగా భోజల అగ్నివాయకస స్వరూప సంబంధము లేనేలేదు. మనము పంచభూతములకు సంబంధించినవారము కాము, అవి మనకు సంబంధించినవి కావు. కల్పన కల్పనయే కదా. ఆత్మ సర్వదా అఖండము అప్రమేయము కదా. అందుచేత ఇక వేరుగా దేవతలు లేరు, దిక్పాలకులు లేరు, వేదములు లేవు, గురువులు లేరు, న దూరం నాస్తికం నాలం న మధ్యం న క్వచిత్ స్థితం. నాద్వైతం ద్వైత సత్యం వా హ్యసత్యం వా ఇదం న చ. 37. న దూరం న అంతికం న అంతం న మధ్యం న క్వచిత్ స్థితం న అద్వైతం ద్వైత సత్యం వా హి అసత్యం వా ఇదం న చ. సహజ ప్రమే నిర్మలాత్మ స్వరూపులమే ఉండటము చేత ఆత్మగా మనకు వారు దూరము అననది లేదు. వీరు దగ్గర అననది కించిత్ కూడా లేదు. దూరము దగ్గర మధ్య ఎక్కడెక్కడో ఇవన్నీ లేవు. అద్వైతము లేదు, ద్వైతము లేదు, ఇక్కడ సత్యము లేదు, అసత్యము లేదు. సందర్భంగా అంతా సత్యమే, సహజంగా చూస్తే అంతా అసత్యమే. బంధమోక్షాదికం నాస్తి, సద్వాసద్వా సుఖాది వా. జాతిర్నాస్తి గతిర్నాస్తి వర్ణో నాస్తి నా లౌకికం. 38. బంధ మోక్షాదికం నాస్తి, సద్వా అసద్వా సుఖాది వా. జాతేహ నాస్తి, గతేహ నాస్తి, వర్ణో నాస్తి నా లౌకికం. జీవాత్మ పరమాత్మకు అంశ ప్రతిబింబ రూపము కనుక పరమాత్మగా బంధమోక్షాదులు లేవు. ఆత్మ సర్వమునకు వేరే అప్రమేయమై ఉన్నది కాబట్టి ఆత్మకు బంధ మోక్షములు మొదలే లేవు. అట్లాగే సత్తు లేదు, అసత్తు లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. దేహధర్మములైనట్టి జాతి, గతి, కదలిక, రాకపోకలు, లౌకిక ధర్మాలు ఇవన్నీ కూడా సర్వదా త్రికాలములలోనూ ఆత్మస్వరూపులమగు మనకెక్కడివి? అసలే లేవు. సర్వం బ్రహ్మేతి నాస్త్యేవ బ్రహ్మ ఇత్యపి నాస్తిహి చిదిత్యేవేతి నాస్త్యేవ చిదహం భాషణం నహి. 39. సర్వం బ్రహ్మేతి నాస్త్యేవ బ్రహ్మ ఇత్యేవ నాస్తిహి చిత్ ఇత్యేవేతి నాస్త్యేవ చిదహం భాషణం నహి. మనము సర్వదా సర్వకల్పనా స్వరూపమగు బ్రహ్మమే అయి ఉండగా మనకిక సర్వం ఖిల్విదం బ్రహ్మ బ్రహ్మతత్వం ఇటువంటి వాక్యార్థము లతో పనేమున్నది. అవన్నీ ఆత్మగా మనకు లేవు. అట్లాగే చిత్, చిదహం, చిత్వమిత్యాది సంభాషణల వలన కొత్తగా వచ్చేదేమున్నది, పోయేదే మున్నది. అహం ఆత్మ, త్వం ఆత్మ మాలలతో పనేమున్నది. అఖండత్వము, అప్రమేయత్వము స్వాభావికమే అగుచున్నది. అహం బ్రహ్మాస్మి నాస్త్యేవ నిత్యశుద్ధోస్మి నక్వచిత్ వాచా యదుచ్యతే కించిన్మనసా మనుతే క్వచిత్ నలభే నలభే అహం బ్రహ్మాస్మి నాస్త్యేవ నిత్యశుద్ధోస్మి నక్వచిత్ వాచా యత్ ఉచ్యతే కించిత్ మనసా మనుతే క్వచిత్ అహం బ్రహ్మాస్మి నిత్యశుద్ధోస్మి అని వాక్కుతో చెప్పటం, మననము చేయటం మొదలైనవేవీ అవసరమే లేదు. అద్వితీయత్వము నా స్వభావమే, ఇక మాటలతో పని ఏమి? ఒక అధికారి నేను అధికారినే అనే జపము చేయటం అవసరం లేదు కదా. బుద్ధ్యా నిశ్చినితే నాస్తి చిత్తేన జ్ఞాయతే నహి. యోగి యోగాదికం నాస్తి సదా సర్వం సదా నచ. 41. బుద్ధ్యా నిశ్చినితే నాస్తి చిత్తేన జ్ఞాయతే నహి. యోగి యోగాదికం నాస్తి సదా సర్వం సదా నచ. బుద్ధితో కొత్తగా నిశ్చయించవలసినది ఏమున్నది? చిత్తముతో తెలుసుకోవలసినదేమున్నది? మనము సర్వదా ఆత్మానంద స్వస్వరూపులము అనేది ఎప్పటికీ ఉన్న మాటయే. యోగిత్వము లేదు, యోగత్వము లేదు, అంతా నేనే, ఏదీ నేను కాదు అనే విశేషణ వర్ణములతోనూ పనిలేదు. స్వస్వరూపము సర్వదా కేవలాత్మయే కదా. అహోరాత్రాదికం నాస్తి స్నానధ్యానాదికం నహి ఘ్రాంతిర్భ్రాంతిర్నాస్త్యేవ నాస్త్యనాత్మేతి నిశ్చిను 42 అహోరాత్రాదికం నాస్తి స్నానధ్యానాదికం నహి అహ్రాంత్యః ఆహ్రాంత్యః అపి న నాస్తి అనాత్మేతి నిశ్చిను కాలః కాల కాలనియామక స్వరూపముగు కాలమే లేదు. పగలు లేదు, రాత్రి లేదు, సంధ్యా సమయమననది లేదు, స్నానము లేదు, ధ్యానము మొదలైనవి లేవు. ధ్యానము యొక్క ఆశయ వస్తువే నేనే ఉండగా, ఇక నేనే అయి ఉన్న ఆత్మగురించిన నియమ నిష్ఠలు ఎందుకు? నేను నేనే, ఈ జగత్తు, నా భావన, ఈ సర్వము నాకు అద్వితీయమై ఉండగా ఇక అహ్రాంతి ఎక్కడిది? ఆహ్రాంతి ఎక్కడిది? అనాత్మ అని మీరు దేని గురించి అడిగారో అట్టి దేదీ లేదు. నాకు వేరైనదుంటే కదా అనాత్మ. వేరు అని అనుకోవటమే అనాత్మ. వేదశాస్త్రం పురాణం చ కార్యం కారణమీశ్వరః లోకోభూతం జనస్త్వైక్యం సర్వం మిథ్యా న సంశేహ 43 సర్వం మిథ్యా, అంతా మిథ్యే, న సంశేహ 43 వేదం శాస్త్రం పురాణం చ కార్యం కారణం ఈశ్వరః లోకోభూతం జనస్తి ఐక్యం సర్వం మిథ్యా న సంశేహ అంతా మిథ్యే, అనుమానమే లేదు. సర్వాత్మభావన సిద్ధించగా ఇక అదియే పరమ సత్యమై ఉండగా వేదము, శాస్త్రము, పురాణములు, కార్య అకారణములు, ఈశ్వరుడు, లోకములు, వివిధ లోకజీవులు, జనులు, ఆ జనుల ఏకత్వము, ఇవన్నీ కల్పనా మాత్రమే, మిథ్యే, అనుమానమే లేదు. బంధో మోక్షః సుఖం దోహకం ధ్యానం చిత్తం సురాసురాః గౌణం ముఖ్యం పరం చాన్యత్ సర్వం మిథ్యా న సంశేహ 44 బంధో మోక్షః సుఖం ధ్యానం చిత్తం సుర అసురాః గౌణం ముఖ్యం పరం చాన్యత్ సర్వం మిథ్యా న సంశేహ బంధము, మోక్షము, సుఖము, దుహకము, సాధన, ధ్యానము, చిత్తము, దేవతలు, రాక్షసులు, గౌణము, అముఖ్యము, ముఖ్యము, పరము, అపరము, అన్నీ మిథ్యే, అనుమానమే అక్కర్లేదు. వాచా వదతి యత్ కించిత్ సంకల్పై కల్ప్యతే చ యత్ మనసా చింత్యతే యద్యత్ సర్వం మిథ్యా న సంశేహ 45 వాచా వదతి యత్ కించిత్ సంకల్పయః కల్ప్యతే క్వచిత్ మనసా చింత్యతే యత్ యత్ సర్వం మిథ్యా న సంశేహ వాక్కుతో ఏమేమీ ఏకించిత్ పలుకబడుచు ఉంటోందో, సంకల్పములచే ఏదేది కల్పితమై ఉండటము జరుగుతోందో, మనస్సుతో ఏదేది ఆలోచన రూపముగుచున్నదో అట్టి సర్వము మిథ్యే, సందేహించవలసినదే లేదు. ఆ మాట్లాడువాడు, ఆ సంకల్పించువాడు, ఆ ఆలోచించువాడు అగునట్టి ఆత్మయే సత్యము. బుద్ధ్యా నిశ్చీయతే కించిచ్చిత్తే నిశ్చీయతే క్వచిత్ శాస్త్రైః ప్రపంచతే యద్యన్నేత్రేణైవ నిరీక్ష్యతే 46 శ్రోత్రాభ్యాం శ్రూయతే యద్యదన్యత్ సద్భావమేవ చ నేత్రం శ్రోత్రం గాత్రమేవ మిథ్యేతి చ సునిశ్చితం 46 బుద్ధ్యా నిశ్చీయతే కించిత్ చిత్తే నిశ్చీయతే క్వచిత్ శాస్త్రైః ప్రపంచతే యత్యత్ నేత్రేణైవ నిరీక్ష్యతే 47 శ్రోత్రాభ్యాం శ్రూయతే యత్యత్ అన్యత్ సద్భావమేవ చ నేత్రం శ్రోత్రం గాత్రమేవ మిథ్యేతి చ సునిశ్చితం బుద్ధితో ఏదేది ఏకించిత్ అయినా ఇది ఇంతే అని నిశ్చయించబడినదే ఉంటోందో, చిత్తముచే ఏదేది బాగుబాగు అని ఇష్టమగుచున్నదో, శాస్త్రములచే ఏదేది విస్తరించబడి విశ్లేషించబడి మనోబుద్ధిచిత్త అహంకారబంధమోక్ష భాషాయుక్తముగా విభజన పూర్వకంగా చెప్పుకుపోబడుచున్నదో, కళ్లతో ఏదేది ఇది బాగులేదు అని చూడబడుచూ ఉన్నదో, చెవులతో ఏదేది వినబడుచూ ఉంటోందో, ఏది మంచి చెడు, చేయాలి చేయకూడదు, సద్భావము దుర్భావముగా చెప్పబడుచూ ఉన్నదో అంతా మిథ్యయే. ఈ కళ్ళు, చెవులు, గొంతు ఇవన్నీ మిథ్యే. ఇది సునిశ్చితం. ఇదమిత్యేవ నిర్దిష్టమేమిత్యేవ కల్ప్యతే త్వమహం తదిదం సోహమన్యత్ సద్భావమేవ చ. 48. యద్యత్ సంభావ్యతే లోకే సర్వసంకల్ప సంభరమ సర్వాధ్యాసం సర్వగోప్యం సర్వభోగ ప్రభేదకం. 49. సర్వదోష ప్రభేదాచ్చ నాస్త్యనాత్మేతి నిశ్చిను మదీయం చ త్వదీయం చ మమేతి చ తవేతి చ. 50. 48. వీదం ఇత్యేవ నిర్దిష్టం అయం ఇత్యేవ కల్ప్యతే త్వం అహం తత్ ఇదగ్ సోహం అన్యత్ సద్భావమేవ చ. 49. యత్యత్ సంభావ్యతే లోకే సర్వ సంకల్ప సంభ్రమః సర్వ అధ్యాసం సర్వ గోప్యం సర్వభోగ ప్రభేదకం. 50. సర్వదోష ప్రభేదాశ్చ నాస్తి అనాత్మేతి నిశ్చిను మదీయం చ త్వదీయం చ మమేతి చ తవేతి చ. ఏది అనాత్మగా చూడాలి, ఇది ఇట్లాగే చేయాలి, అట్లా చేయరాదు, ఇది ఇట్లాగే తెలుసుకోవాలి, ఆ రీతిగా తెలుసుకోరాదు, దీనిపట్ల ఇటువంటి కల్పనయే తగును, అట్టి ఆ రీతి కల్పన తగదు, నీవు నేనది నేను ఇది అది కాదు, ఇవి మంచి భావాలు, మంచిగా ఉండాలిటువంటి రీతిగా లోకల్లో సంభవించే సర్వసంకల్ప విభ్రమములన్నీ అనాత్మయే. అనాత్మగా చూచి చూడక ఉండాలి. అట్లాగో ఇట్లాగో అనుకోకూడనివి, ఉదా చావు గురించి మాట్లాడుకోకూడదు మొదలైనవి అన్నీ కూడా గొప్ప గొప్ప రహస్యములుగా అనుకోబడుతూ ఉండేవి, గొప్ప తక్కువ భోగ విషయాలుగా అనుకోబడేవి, సర్వదోషములకు సంబంధించిన భేదాభిప్రాయములు ఇవన్నీ లేవు, అవన్నీ సందర్భములకు సంబంధించి మాత్రమే ఉన్నాయి, సందర్భము లేకుంటే లేవు, కనుక అనాత్మగా గమనించబడవలసినవే. మహ్యం తుభ్యం మయేత్యాది తత్సర్వం వితథం భవేత్. రక్షకో విష్ణురిత్యాది బ్రహ్మ సృష్టిస్తు కారణం. 51. సంహారే రుద్ర ఇత్యేవం సర్వం మిథ్యేతి నిశ్చిను. 51. మహ్యం తుభ్యం మయా ఇత్యాది తత్సర్వం వితథం భవేత్. రక్షకో విష్ణుః ఇత్యాది బ్రహ్మ సృష్టేస్తు కారణం. 52. సంహారే రుద్ర ఇత్యేవం సర్వం మిథ్యేతి నిశ్చిను. ఓ నిదాఘ, ఇది నాకు చెందిన వ్యవహారము, అదంతా నీకు చెందినది, ఇదంతా నాది, అదంతా నీది, నేను చేసేది ఇది, నీవు చేసేది అది, ఇదంతా ఏదీ వాస్తవానికి లేవు, భావాలు అభిప్రాయాలు ఆవేశాలు ఆవేదనలు నిమిషానికి ఓ తీరువు కనుక లేవు అనుభావన కలిగియే ఉండండి. జగత్తుకు రక్షకుడు విష్ణువు, సృష్టించువాడు బ్రహ్మదేవుడు, సంహారకుడు రుద్రుడు, ఇవన్నీ మిథ్యయే అను నిశ్చయము కలిగి ఉండండి. స్నానం జపస్తపో హోమః స్వాధ్యాయో దేవపూజనం. 52. మంత్రం తంత్రం చ సత్సంగో గుణదోష విజృంభణం అంతఃకరణ సద్భావ అవిద్యాశ్చ సంభవః. 53. అనేక కోటి బ్రహ్మాండం సర్వం మిథ్యేతి నిశ్చిను. 53. స్నానం జపః తపో హోమః స్వాధ్యాయో దేవపూజనం మంత్రం తంత్రం చ సత్సంగో గుణదోష విజృంభణం అంతఃకరణ సద్భావ అవిద్యాయాశ్చ సంభవః. అనేక కోటి బ్రహ్మాండగ్న్ సర్వం మిథ్యేతి నిశ్చిను. స్నాన నియమములు, జపోవిధులు, తపోనిష్టలు, హోమక్రియలు, స్వాధ్యాయన పారాయణములు, దేవతాపూజలు, మంత్రములు, తంత్రములు, సత్సంగములు, గుణదోషముల విజృంభణములు, అంతఃకరణము, సద్భావములు, అవిద్య, ఏవేవి సంభవిస్తున్నాయో అవన్నీ కూడా అనేక కోటి బ్రహ్మాండములనబడినవి, సర్వము మిథ్యయే అను అంతర్భావన నిశ్చయము కలిగియే ఉండండి. సర్వదేశిక వాక్యోక్తిరియేన కేనాపి నిశ్చితం. 54. దృశ్యతే జగతి యద్యద్యద్య జగతి వీక్ష్యతే, వర్తతే జగతి యద్యత్ సర్వం మిథ్యేతి నిశ్చిను. 55. 54. సర్వదేశిక వాక్యోక్త్యా ఏన కేనాపి నిశ్చితం. 55. దృశ్యతే జగత యత్యత్ యత్యత్ జగతి వీక్ష్యతే, వర్తతే జగతి యత్యత్ తత్ సర్వం మిథ్యేతి నిశ్చిను. సర్వ ఉపదేశవాక్యముల ప్రబోధములు దేనిచే ఏదేది ఎట్లా నిశ్చయింపబడుచున్నవో అవన్నీ ఏదది కళ్లకు ఎదురుగా జగత్తుగా కనిపిస్తోందో అట్టి దృశ్య జగత్తు, ఏదేది జగత్తును చూస్తోందో అదియు, ఏదేది జగత్తులో వర్తిస్తోందో అది అంతా కూడా మిథ్యయే. స్వప్నములోని స్వప్నద్రష్ట స్వప్నానుభవాల వలె గమనించి ఉండండి. ఏన కేనాక్షరేణోక్తం ఏన కేన వినిశ్చితం, ఏన కేనాపి గదితం ఏన కేనాపి మోదితం. 56. 56. ఏన కేన అక్షరేణ ఉక్తం ఏన కేన వినిశ్చితం, ఏన కేనాపి గదితం ఏన కేనాపి మోదితం. దేనిచేత ఏదైతే అక్షరముగా చెప్పబడుచున్నదో, దేని సహాయముచే, ఏ ఏ గురువాక్యాదుల దృష్టాంతములచే ఏది సునిశ్చితము అని చెప్పబడుతోందో, ఏదేది దేనిచే గమనించబడుతోందో, ఏది దేనిచే ఆనందింపబడుచున్నదో. ఏన కేనాపి యద్దత్తం ఏన కేనాపి యత్కృతం, ఎత్ర ఎత్ర శుభం కర్మ ఎత్ర ఎత్ర చ దుష్కృతం. 57. యద్యత్కరోషి సత్యేన సర్వం మిథ్యేతి నిశ్చిను, త్వమేవ పరమాత్మాసి త్వమేవ పరమో గురుః. 58. 57. ఏన కేనాపి యత్ దత్తం ఏన కేనాపి యత్ కృతం, ఎత్ర ఎత్ర శుభం కర్మ ఎత్ర ఎత్ర చ దుష్కృతం. 58. యత్యత్ కరోషి సత్యేన సర్వం మిథ్యేతి నిశ్చను, ఏది దేనిచే ఎవ్వరికి ఇవ్వబడుచు గమనించబడుచున్నదో, ఏది దేనిచేత దేని కొరకు నిర్వర్తించబడుతోందో, ఎక్కడెక్కడ ఏది శుభకర్మగా అనుకోబడుతోందో, ఎక్కడెక్కడ ఏది ఎవరిచేత అశుభకర్మగా పరిగణించబడుతోందో, ఏదేది ఎక్కడ ఎట్లా చేస్తూ ఇది సత్యమే అను భావనతో చూస్తూ ఉన్నారో అదంతా మిథ్యయే అని ఎరిగియే ఉండండి. త్వమేవ కసరుపోసి సాక్షిహీనోసి సర్వదా, త్వమేవ సర్వభావోసి త్వం బ్రహ్మాసి న సంశేహ. 59. ఇదంతా నీవే. 59. త్వమేవ పరమాత్మాసి త్వమేవ పరమో గురుః, త్వమేవ ఆకాశరూపోసి సాక్షిహీనోసి సర్వదా, త్వమేవ సర్వభావోసి త్వం బ్రహ్మాసి న సంశేహ. నీవే ఇదంతా. నిదాఘముని అయితే పరమాత్మ పరమగురువు అననవి కూడా మిథ్యేనని ఎరుగమంటారా? ఋభుమహర్షి, నీవే పరమాత్మ, నీవే పరమగురువు, నీకు నీవే పరమాత్మ పరమగురువు అయి ఉండగా పరమాత్మ వేరు నేను వేరు అననది మిథ్యే. మరి ఆత్మేవ హి గురుః గురోర్గురుః త్వమేవ సర్వం. ఓ నిధాఘమహాత్మ, తరంగములన్నీ స్వయముగా జలస్వరూపమే కదా. మనము చెప్పుకొంటూ ఉన్న ఆత్మ లేక బ్రహ్మము నీవే అయి ఉన్నావు. ఇందులో కించిత్ కూడా సంశయించవలసిన పని లేనే లేదయ్యా. నీవే ఇటు భౌతికాకాశత్ అటు పరమాకాశరూపుడవు కూడా. నీవు దృశ్యదేహమనోచిత్తహంకార జీవాత్మేశ్వరాత్మలకు కేవల సాక్షివి, జాగ్రత్ స్వప్న సుషుప్తులకు కూడా సాక్షివి. నీకు సాక్షి ఇంకెవరూ లేరు. నీ యొక్క సర్వభావములు నీ స్వరూపమే. నీవే బ్రహ్మమువు. సంశయమే ఉండనక్కర్లేదు. కాలహీనోసి కాలోసి సదా బ్రహ్మాసి చిద్ఘనః సర్వతః స్వస్వరూపోసి చైతన్యఘనవానసి అరవే సత్యోసి సిద్ధోసి సనాతనోసి ముక్తోసి మోక్షోసి ముదాముతోసి దేవోసి శాంతోసి నిరామయోసి బ్రహ్మాసి పూర్ణోసి పరాత్పరోసి అరవే ఒక్క అరవే కాలహీనోసి కాలోసి సదా బ్రహ్మాసి చిద్ఘనః సర్వతః సర్వరూపోసి స్వస్వరూపోసి చైతన్యఘనవాన్ అసి అరవే ఒక్క సత్యోసి సిద్ధోసి సనాతనోసి ముక్తోసి మోక్షోసి ముదాముతోసి దేవోసి శాంతోసి నిరామయోసి బ్రహ్మాసి పూర్ణోసి పరాత్పరోసి. త్రికాలములలో ఏకరూపుడవు కాబట్టి నీవు కాలమునకు సంబంధించిన వాడివే కావు, కాలరహితుడవు. కాని కాలస్వరూపుడవు నీవే. నాటకంలోని పాత్ర నీవు కావు, కాని జరుగుచున్న నాటకంలో పాత్రగా కనిపిస్తున్నది మాత్రం నీవే. అనుతీరుగా సదాచిద్ఘన ఘనీభూతమైన ఎరుకతో కూడిన బ్రహ్మమువు. సర్వత్రా సర్వరూపములు నీవే. ఘనీభూత చైతన్య స్వరూపుడవు. సత్య సత్యరూపుడవు. సర్వము నీ చేతనే సిద్ధింపజేయబడుతోంది, కనుక సిద్ధరూపుడవు. జన్మకర్మముల కంటే ఈ లోకముల ప్రహసనము కంటే మునుముందే ఉండి ఉన్నవాడిని, కనుక సనాతనుడవు. ఆత్మస్వరూపుడవగుటచే నిత్యముక్తుడవు. ఆత్మకు బంధమెక్కడిది, కనుక మోక్షరూపుడవు. నీ క్రీడా వినోదమే సరదాయే ఈ సృష్టి, కనుక ఆనందామూతుడవు. దేవతలకే దేవుడవు, శాంతస్వరూపుడవు, నిరామయుడవు. నీవే బ్రహ్మమువు, పూర్ణుడవు, పరాత్పరుడవు. సమోసి సచ్చాపి సనాతనోస సత్యాదివాక్యేహ ప్రతిబోధితోసి సర్వాంగహీనోసి సదాస్థితోసి బ్రహ్మేంద్రరుద్రాదివిభావితోసి అరవే రెండు అరవే రెండూ సమోసి సచ్చాసి సనాతనోసి సత్యాది వాక్యేహ ప్రతిబోధితోసి బ్రహ్మేంద్రరుద్రాది విభావతోసి సర్వాంగహీనోసి సదాస్థితోసి. సర్వము నీవే కనుక సర్వసముడవు, కేవల సత్స్వరూపుడవు. సర్వకల్పనలు నీవే కాబట్టి సనాతనుడవు. సత్ చిత్ ఆనంద ఉనికి ఎరుక అనుభూతి మొదలైన అనేక వాక్యములలో ప్రబోధించబడినది నీ స్వరూపమే. బ్రహ్మతీంద్రుడు రుద్రుడు మొదలైన అన్ని రూపములుగా ప్రకాశించుచున్నది నీవేనయ్యా. అంగరహితుడవు, సదాస్థితుడవు, సర్వప్రపంచభ్రమవజ్జుతోసి, సర్వేషు భూతేషు చ భాసితోసి, సర్వత్ర సంకల్ప వివర్జితోసి, సర్వాగమాంతార్థ విభావితోసి అరవే మూడు అరవే మూడు సర్వప్రపంచ భ్రమవర్జితోసి, సర్వేషు భూతేషు చ భాసితోసి, సర్వత్ర సంకల్ప వివర్జితోసి, సర్వ ఆగమాంతార్థ విభావితోసి. స్వప్నము కల తనదైనవాడు కలలో ఎప్పుడైనా బంధించబడుచున్నాడా? లేదు కదా. ఈ సర్వ ప్రపంచ భ్రమ నీకు వాస్తవానికి లేదు. ఎందుకంటే మెలకువ రాగానే కల కరిగిపోయిన రీతిగా ఎప్పుడనుకుంటే అప్పుడు ప్రపంచభ్రమను త్యజించగలిగియే ఉన్నావు. కల తనదైనవాడే. కలలో భావనాపూర్వకంగా అనేకమందిగా కనిపిస్తున్నట్లుగా నీ జాగృత్లోని సర్వజీవులుగా భాసిస్తున్నది నీవే. నీ జాగృత్లో నీవు కాక మరెవ్వరూ భాసించటం లేదు. సర్వత్రా సంకల్పములకు వేరుగా ఉన్నవాడివేగాని ఎవరి సంకల్పమూ నీవు కావు. సర్వ సంకల్పములు లేనివాడివే నీవు. సర్వవిధముల అంతరార్థములుగా ఆ అంతరార్థములతో ప్రకాశించుచున్నట్టివాడవు. సర్వత్ర సంతోషసుఖాసనోసి, సర్వత్ర గత్యాది వివర్జితోసి, సర్వత్రా లక్ష్యాది వివర్జితోసి, ధ్యాతోసి విష్ణువాదిసురేరుజస్రం. 64 సర్వత్ర సంతోష సుఖాసనోసి, సర్వత్ర గతి ఆది వివర్జితోసి, సర్వత్ర లక్ష్యాది వివర్జితోసి, ధ్యాతోసి విష్ణువాది సురేయః అజస్రం. ఈ జగద్దృశ్యానుభవము బంధ మోక్షముల వ్యవహారమంతా నీకు క్రీడ. సరదా నీ ఆనందము. అందుచేత నీవు సర్వత్రా సంతోష సుఖ సమన్వితంగా ఆసీనుడవై ఉన్నావు. నీవు ఎక్కడి నుండి ఎక్కడకు వెళ్ళుటే లేదు. అందుచేత గతి అనునది ఏమాత్రము లేనట్టివాడవు. ఈ కనబడేదంతా నీయందే. నీవు నీవుగా ఉండటమే. కాబట్టి నీవు పొందవలసినది లేదు, చేరవలసినది లేదు. అనగా లక్ష్యము మొదలైనవేవీ లేనివాడవు. విష్ణువు మొదలైన దేవతలకు అనుక్షణము ధ్యానవస్తువు నీవే అయి ఉన్నావు సుమ. చిదాకార స్వరుపోసి చిన్మాత్రోసి నిరంకుశ. ఆత్మన్యవ స్థితోసి త్వం సర్వశూన్యోసి నిర్గుణః. 65 చిదాకార స్వరుపోసి చిన్మాత్రోసి నిరంకుశ ఆత్మన్యవ స్థితోసి త్వం సర్వశూన్యోసి నిర్గుణః. నీవు భౌతిక దేహాకార స్వరూపుడవేమోనని అనుకుంటున్నావా? కానే కాదయ్యా. కేవల ఎరుక ఆగు చిదాకార స్వరూపుడవు. నీవు నీ ఆత్మస్థానము నుండి చ్యుతి పొందిన క్షణమే లేదు. ఎల్లప్పుడూ ఆత్మస్థితుడివే. నిన్ను ఆత్మస్థితి నుండి ఎవ్వరూ కదల్చజాలరు. నిరంకుశముగా ఆత్మయందు స్థితి కలిగి ఉన్నావు. నీలో జగత్తులు లేవు, గుణములు లేవు. దర్పణములో వలె అవి నీ ప్రదర్శనములు మాత్రమే. కనుక సర్వశూన్యుడవు, నిర్గుణుడవు. ఆనందోసి పరోసి త్వమేక ఏవాద్వితీయక చిద్ఘనానందరూపవసి పరిపూర్ణస్వరూపక. 66 ఆనందోసి పరోసి త్వం ఏకైవ అద్వితీయక చిద్ఘనానంద రూపోసి పరిరూణ స్వరూపక. ఈ జగత్తుల కల్పన అంతా నీ ఆనందము. ఆనందించటము నీ స్వభావము. ఆనందస్వరూపుడివి కదా. మరి సర్వమునకు ఆవల సర్వదా విజయంచేసి ఉన్నవాడివి. నీవు ఎల్లప్పుడూ పరస్వరూపుడివే. నీకు ద్వితీయమైనది ఎక్కడా ఏదీ లేదు. కనుక ఏకస్వరూపుడవే. అనేక స్వరూపుడివి కావు. చిద్ఘన ఆనందరూపుడవు. నీ ఆత్మరూపమును గురువు అగు నేను. మరొక ఇష్టదేవము వచ్చి పరిపూర్ణము చేయవలసిన పనిలేదు. స్వతహగానే పరిపూర్ణ స్వరూపుడవు. సదసి త్వమసి జ్ఞోసి సోసి జానాసి వీక్షసి సచ్చిదానందరూపవసి వాసుదేవోసి వై ప్రభుంహ. 67 సదసి త్వమసి జ్ఞోసి సోసి జానాసి పశ్యసి సచ్చిదానందరూపోసి వాసుదేవోసి వై విభుంహ. ఆ నిర్మల కేవల సత్రూపమగు ఆత్మ నీవేనని నీవు ఎరిగియే ఉన్నావు. అదే నీవని నీకు ఎరుకయే. యు నో ఎవ్రీథింగ్, చూస్తూనే ఉన్నావు. గురువుగా నేను గుర్తు చేయవలసిన సందర్భము కూడా నీ లీలానందము మాత్రమే. నీవు సర్వదా సత్ ఉచిత్ ఆనందరూపుడవు. సర్వ జగత్తులకు నియామకుడవై ఉండుటచేత విభుడవు. సర్వ జీవులలో వేంచేసి ఉండటము చేత వాసుదేవుడవు. అమృతోసి విభుశ్చాసి చంచలో హెచలో హెసి. సర్వోసి సర్వహీనోసి శాంతాశాంత వివర్జిత 68. సత్తామాత్ర ప్రకాశోసి సత్తాసామాన్యకో హ్యసి. నిత్యసిద్ధిస్వరూపోసి సర్వసిద్ధి వివర్జిత 69. 68. అమృతోసి విభుశ్చాసి చంచలో హి అచలో హి అసి. సర్వోసి సర్వహీనోసి శాంతాశాంత వివర్జిత 69. సత్తామాత్ర ప్రకాశోసి సత్తాసామాన్యకో హి అసి. నిత్యసిద్ధ స్వరూపోసి సర్వసిద్ధి వివర్జిత. ఓ నిదాఘ నామ మహాశయ, నీవు ఆత్మవు. జన్మ మరణములకు విషయమే కావు. అమృత స్వరూపుడవు. దేహములో పుట్టువాడవు కావు, చావువాడవు కావు. మనోబుద్ధి చిత్త అహంకారములకు నియామకుడవు. విభువు, ఎప్పటికీ ఏ కదలికలు లేనివాడివి. అచలుడవు అయి ఉండి కూడా సర్వ కదలికలు నీవే కాబట్టి చంచలుడవు కూడా. సర్వమును కదల్చువాడవు, కదలిక లేనివాడవు. అన్నీ నీవే అయి ఏమీ కానట్టి వాడవు. నీవు రచించే నవలలో పాత్రలు నీ కల్పిత వైభవమే అయికూడా నీ నవలలో ఏ పాత్రగాగాని నీవు అగుటలేదు కదా. ఇది కూడా అట్టిదే. నీవు శాంతుడవు కాదు, అశాంతుడవు కాదు. ఆ రెండిటితో సంబంధమూ లేనివాడవు. శాంతాశాంత వివర్జితుడవు. నీ స్వరూపమును నీవు ఇప్పుడు వ్రతములు జపములు ప్రాణాయామాది యోగములు నిర్వర్తించి సిద్ధించుకోవలసినది కానే కాదు. నీవు నిత్యసిద్ధ స్వరూపుడవు. అది అట్లుండగా ఇక్కడ సిద్ధించినట్లు కనబడేదేది కూడా ఏమాత్రము లేనట్టి వాడవు. ఇషన్మాత్రవి శూన్యోసి అణుమాత్ర వివర్జిత. అస్తిత్వవర్జితోసి త్వం నాస్తిత్వాది వివర్జిత 70. ఈషన్మాత్ర విశూన్యోసి అణుమాత్ర వివర్జిత. అస్తిత్వవర్జితోసి త్వం నాస్తిత్వాది వివర్జిత. నీవు ఈషన్మాత్రము కూడా ఈ జగత్తులో లేవు, అస్వరూపుడవు. అణుమాత్ర కూడా స్వరూపము లేనివాడవు. నీవు ఉంటేనే దేహాలు జగత్తులు అస్తిత్వాలు ఉంటాయి. ఇక నీకో అస్తిత్వము లేదు, నాస్తిత్వము లేదు. నీ కలలో నీవు ఉన్నావా? ఉన్నావు. వాస్తవానికి కలలో ఉన్నావా? లేదు. కల నీది కాని కలలోనివాడవు కాదు. నీ యొక్క జగత్ అస్తిత్వ నాస్తిత్వాలు ఇట్టివే. లక్ష్యలక్షణహీనోసి నిర్వికారో నిరామయ. సర్వనాదాంతరోసి త్వం కళాకాష్ఠా వివర్జిత 71. 71. లక్ష్యలక్షణహీనోసి నిర్వికారో నిరామయః సర్వనాదాంతరోసి త్వం కళాకాష్ఠా వివర్జితః. నీకు ఇది లక్ష్యము అనునది ఏదీ లేదు. అంతా నీయందే ఉండి ఉండగా నీకు లక్ష్యము ఓబ్జెక్టివ్ ఏముంటుంది? లక్ష్యము లేనివాడవు కనుక లక్షణములు కూడా లేనివాడవే. సర్వశబ్ద స్వరూపుడవు, అక్షరుడవు. సర్వనదముల అంతరమున చైతన్యరూపుడవై వేంచేసి ఉన్నావు. కళా కల్పన భ్రమయుక్త కాష్ఠము శరీరము లేనట్టి వాడవు. బ్రహ్మవిష్మిసహినోసి స్వస్వరూపం ప్రపశ్యసి స్వస్వరూపావశేషోసి స్వానందాబ్ధౌ నిమజ్జసి. 72 బ్రహ్మ విష్ణు ఈసహీనోసి స్వస్వరూపం ప్రపశ్యసి స్వస్వరూప విశేషోసి స్వానందాబ్ధౌ నిమజ్జసి. సర్వదా స్వస్వరూపమునే జగద్దృశ్యముగా సుసందర్శిస్తున్న నీకు సృష్టి లేదు, స్థితి లేదు, లయము లేదు. బ్రహ్మ లేరు, విష్ణువు లేరు, రుద్రుడు లేరు. ఇదంతా నీకు స్వప్నము వంటిదే. నీ స్వప్నమునకు నీకు వేరైన సృష్టికర్త, స్థితికర్త, లయకర్త ఉండరు కదా. త్రికర్తృత్వములు నీవే అయి ఉన్నావు. త్రిమూర్తులు నీ స్వస్వరూప భిన్న విశేషములే. నీవు స్వస్వరూప విశేషుడవై స్వానంద మహాసముద్రములో మునుగుచు ఆ తేలిచు ఉండుటమే నీకు జగత్ ఉత్పత్తి నాశనములు. స్వాత్మరాజ్యే స్వమేవాసి స్వయంభావ వివర్జిత శిష్టపూర్ణ స్వరూపోసి స్వస్మాత్కించిన్న పశ్యసి. 73 స్వాత్మరాజ్యే స్వమేవాసి స్వయంభావ వివర్జిత శిష్టపూర్ణ స్వరూపోసి స్వస్మాత్ కించిత్ న పశ్యసి. నీ స్వాత్మరాజ్యములో నీవే స్వయముగా స్వయంభువమును ఏమరచి వదలి స్వయముగా ఉన్నావు. శిష్టపూర్ణ స్వరూపుడవై ఉన్నావు. స్వాత్మను కించిత్ దర్శించని వాడవై అజ్ఞాన భూమికలను నీ అంగీకారముతోనే నీవు పొందుచున్నావు. స్వస్వరూపాన్న చలసి స్వస్వరూపేణ జృంభసి స్వస్వరూపాదనన్యోసి హ్యహమేవాసి నిశ్చిను. 74 స్వస్వరూపాత్న చలసి స్వస్వరూపేణ జృంభసి స్వస్వరూపాత్ అనన్యోసి హి అహమేవాసి నిశ్చిను. స్వస్వరూపము నుండి ఏమాత్రము చలించకుండానే స్వస్వరూపముతో జగద్దృశ్యుడవై విజృంభిస్తున్నావు. స్వస్వరూపమునకు నీవు అన్యుడవై ఉండటము అనునదే లేదు. కనుక ఈ కనబడేదంతా నీవే, నా యొక్క స్వరూపమే అని ఎరిగి ఉండుము, నిశ్చయుడవై ప్రకాశించుము. ఇదం ప్రపంచం యత్కించిద్యజ్జగతి విద్యతే. దృశ్యరూపం చద్రుగ్రూపం సర్వం ససవిషాణవత్. 75 యత్ స్వతః నాస్తి ససవిషాణవత్ కుందేటి కొమ్ము వలె. 75 ఇదం ప్రపంచం యత్ కించిత్ యద్యత్ యత్ యత్ జగతి విద్యతే దృశ్యరూపం చద్రుక్ రూపగ్ సర్వం ససవిషాణవత్ కుందేటి కొమ్ము వంటిది. కుందేలకు కొమ్ముల వలె జగత్తు లేనేలేదు. ఈ ప్రపంచము రూపముగా ఏకించిత్ కూడా నీకు అనుభవమవుతోందో, ఏదేది నీకు జగత్తుగా తెలియవస్తోందో, ఏది దృక్ ద్రష్ట దృశ్యముగా నీ ముందు సంప్రదర్శనమవుతోందో, అదంతా కుందేటి కొమ్ముల వలె మొదలేలేదు. కుందేలు పరుగులు తీస్తూ ఉంటే చెవులు రిక్కరించటముచేత కొమ్ములు ఉన్నట్లు కనిపించవచ్చుగాక, కానీ లేవు. ఈ జగత్తు అట్టిదే. భూమిరాపోనలో వాయహఖం మనోబుద్ధిరేవచ అహంకారశ్చ తేజశ్చ లోకం భువనమండలం. 76 భూమః ఆపోనలో వాయః ఖం మనోబుద్ధిరేవచ అహంకారశ్చ తేజశ్చ లోకం భువనమండలం. పంచభూతములగు భూమి, సోలిడ్ జలము, లీక్విడ్ అగ్ని, హీట్ వాయువు, మూవ్మెంట్ ఫ్లో ఫాక్టర్ ఆకాశము, స్ప్లెస్మెంట్ మనస్సు, బుద్ధి, అహంకారము, తేజస్సు, ఈ లోకము, తదితర భువనమండలములు, ఇవన్నీ నాటకంలోని, కథలోని, స్వప్నంలోని విషయాలు వలె కుందేలకు కొమ్ములు వలె స్వతహగా లేవు. నాసో జన్మ చ సత్యం చ పుణ్యపాపజయాధికం రాగః కామః క్రోధలోభౌ ధ్యానం ధ్యేయం గుణం పరం 77 నాశం జన్మ చ సత్యం చ పుణ్యపాప జయాదికం. రాగః కామః క్రోధలోభౌ ధ్యానం ధ్యేయం గుణం పరం. నశించినవి, జనించినవి, సత్యమైనవి, వాస్తవంగా ఉన్నవి, పుణ్య అపాపములు, జయ అపజయము, రాగము, కామము, క్రోధము, లోభములు, ధ్యానము, ధ్యానింపబడుచున్న వస్తువులు, ధ్యాస, ధ్యానించువాడు, త్రిగుణములు, త్రిగుణములకు పరమైనది, ఇవన్నీ స్వతహగా లేవు. జగత్ భ్రమచే మాత్రమే ఉన్నాయి. గురుశిష్యోపదేశాదిరాదిరంతం సమం శుభం. భూతం భవ్యం వర్తమానం లక్ష్యం లక్షణమద్వయం 78 సమో విచారః సంతోషో భోక్తృభోజ్యాదిరుపకం. యమాదిష్టాంగ్యోగం చ గమనగమనాత్మకం 79 78 గురు శిష్య ఉపదేశదాహ ఆది అంతః సమం శుభం. భూతం భవ్యం వర్తమానం లక్ష్యం లక్షణం అద్వయం 79 సమో విచారః సంతోషో భోక్తృభోజ్యాది రూపకం. యమ ఆది అష్టాంగయోగం చ గమన ఆగమనాత్మకం. గురువు శిష్యుడుగురుపదేశములు ఆద్యంతములు సమము ఇంద్రియ నిగ్రహము శుభాశుభములు కూడా వాస్తవమైన ఉనికి కలిగిలేవు. భూతవర్తమాన భవిష్యత్రూపమగు కాలము సాధన లక్ష్యమగు అద్వయ లక్షణము సమము విచారణ సంతోషము సత్సంగము అనబడు సాధన చతుష్టయము. భోక్త భోగము భోగించినది అగు త్రిపుటి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము తితిక్షధారణ ధ్యానము సమాధి అను అష్టాంగయోగములు. గమన ఆగమానాత్మకములు రాక పోకలు ఇవన్నీ అసన్మయమే. నాటకంలోని సంఘటనల వలెనే స్వతహగా లేవు. ఆదిమధ్యాంతరంగం చ గ్రాహ్యం త్యాజ్యం హర్యః శివః. ఇంద్రియాణి మనశ్చైవ అవస్థాత్రితయం తథా 80 ఆదిమధ్య అంతం చ అంతరంగం చ గ్రాహ్యం త్యాజ్యం హరేహ శివః ఇంద్రియాణి మనశ్చైవ అవస్థాత్రితయం తథా ఆది మొదలు మధ్య ఇన్ బిట్వీన్ అంతము అంతరంగము ఇన్నర్ రిసెస్ ఆఫ్ హార్ట్ గ్రాహ్యము స్వీకరించవలసినవి త్యాజ్యము వదలవలసినవి సర్వాంతర్యామేగు హరి శుభంకరుడు అగు శివుడు ఇంద్రియములు మనస్సు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థల ఇవన్నీ కుందేటికి కొమ్ములవలే వాస్తవానికి లేవు. చతుర్వింశతితత్వం చ సాధనానాం చతుష్టయం సజాతీయం విజాతీయం లోకాభూరాదేహ క్రమాత్ 81 చతుర్వింశతి 24 తత్వం చ సాధనానాం చతుష్టయం సజాతీయం విజాతీయం లోకాభూహ ఆదేహ క్రమాత్ పంచప్రాణములు పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు పంచేంద్రియ విషయములు మనోబుద్ధి చిత్త అహంకారములు 24 మెనస్ తతత్వములు సాధన చతుష్టయము అయినట్టి సమము ఇంద్రియ నిగ్రహము విచారణ సత్సంగము సంతోషము భూభువర్ సువర్ మహజ్జనోతపోసత్య ఊర్ధ్వ 7 లోకములు అతలా వితలా సుతల తలాతల వ్రసతల మహాతల పాతాళాధో 7 లోకములు ఇవన్నీ కుందేటికి కొమ్ములవలే స్వతహగా లేవు. కల్పనచే ఉన్నాయి. సర్వవర్ణాశ్రమాచారం మంత్రతంత్రాది సంగ్రహం విద్యావిద్యాదరూపం చ సర్వవేదం జడాజడం 82 బంధమోక్ష విభాగం చ జ్ఞాన విజ్ఞాన రూపకం బోధాబోధస్వరూపం వా ద్వైతాద్వైతాదిభాషణం 83 సర్వవేదాంత సిద్ధాంతం సర్వశాస్త్రార్థ నిర్ణయం అనేక జీవసద్భావమేక జీవాది నిర్ణయం 84 యద్యధ్యాయతి చిత్తేన యద్యత్ సంకల్పతే క్వచిత్ బుద్ధ్యా నిశ్చీయతే యద్యద్గురుణా సంశృణోతి యత్ 85-82 సర్వవర్ణాశ్రమాచారం మంత్రతంత్రాది సంగ్రహం విద్యా అవిద్యాది రూపం చ సర్వవేదం జడాజడం 83 బంధ మోక్ష విభాగం చ జ్ఞాన విజ్ఞాన రూపకం బోధాబోధ స్వరూపం వా ద్వైత అద్వైతాది భాషణం 84 సర్వవేదాంత సిద్ధాంతం సర్వశాస్త్రార్థ నిర్ణయం అనేక జీవ సద్భావం ఏక జీవాది నిర్ణయం 85 యత్యత్ ధ్యాయతి చిత్తేన యత్యత్ సంకల్పతే క్వచిత్ బుద్ధ్యా నిశ్చీయతే యత్యత్ గురుణా సంశృణోతి యత్ సర్వవర్ణాశ్రమ ఆచారాలు మంత్రతంత్ర వ్యవహారాలు విద్య అవిద్యలు సర్వవేదములు జడంజడములు శాస్త్రములలోని బంధమోక్ష పాఠ్యాంశ విభాగములు జ్ఞాన విజ్ఞా విశేషాలు బోధ అబోధ స్వరూపము ద్వైత అద్వైత సంభాషణపూర్వక చర్చలు సర్వవేదాంత సిద్ధాంతాలు సర్వశాస్త్రములు వాటి భాష్యములు వేదోపవాద నిర్ణయములు అనేక జీవుల అనేక సద్భావనలు జీవైక్య అఖండాత్మ నిర్ణయాలు ఇవన్నీ మాయలోనివే కల్పనలోనివే వాస్తవ దృష్టిచే లేనివే ఆత్మగురించిన అజ్ఞానము తొలగటానికే విద్యులచే కల్పించబడినవి మాత్రమే. ఈ చిత్తముతో ఏవేవి ధ్యానించబడుచున్నాయో ఏదేది కొద్దిగానైనా సంకల్పించబడుచున్నదో బుద్ధి ఏమేమి నిర్ణయిస్తోందో గురువు చెప్పునది శ్రద్ధగా వినబడుచున్నదో అంతా కల్పనా విశేషాలే మాయే కుందేటి కొమ్ములవలే మొదలే లేనివి. యద్యద్వాచా వ్యాకరోతి యద్యదాచార్య భాషణం యద్యత్ స్వరేంద్రియద్భావ్యం యద్యన్మీమాంసతే పృథక్ 86 యత్యత్ వాచా వ్యాకరోతి యత్యత్ ఆచార్య భాషణం యత్యత్ సర్వేంద్రియేహ భావ్యం భాష్యం యత్యత్ మీమాంసితే పృథక్ ఏదేది వాక్కుచే వ్యావహరించబడుచు ప్రవచించబడుతోందో ఏదేది ఆచార్యులచే భాషణము ఉపన్యాసముగా గా చెప్పబడుతోందో ఏదేది అన్ని ఇంద్రియములచే భావించబడుచున్నదో ఏదేది భాష్యముగా చెప్పబడుతోందో ఏదేది ఇది వేరు మేము చెప్పేది వేరు అనురూపముగా మీమాంస చేయబడుచున్నదో చర్చించబడుతోందో యద్యన్యాయన నిర్ణీతం మహద్భిర్వేదపరగై శివః క్షరతి లోకాన్వై విష్ణుః పాతి జగత్త్రయం 87 బ్రహ్మ సృజతి లోకాన్వై ఏవమాది క్రియాదికం యద్యదస్తి పురాణేషు యద్యద్వేదేషు నిర్ణయం 87 యత్యత్ న్యాయన నిరీణాతం మహద్భేహ వేద ప్రగేయః శివో రక్షతి లోకాన్ వై విష్ణుః పాతి జగత్రయం 88 బ్రహ్మ సృజతి లోకాన్ వై ఏవం ఆది క్రియాదికం యత్యత్ అస్తి పురాణేషు యత్యత్ వేదేషు నిశ్చయం ఏదేది న్యాయము విధి అనుసరించవలసనది అని మహనీయులగు వేదపరగులు చెప్పుచున్నారో అది అట్లాగే చేయాలి. వేదవాక్కు కదా అని జనులచే అనుసరించబడుచున్నదో సర్వః వ్యర్థం మరణ సమయే సాంబ ఏకః సహాయః శివో రక్షతి లోకాన్ శివుడే లోకాలకు రక్షకుడు విష్ణువే త్రిలోకములకు పాలకుడు అనుభావనలు బ్రహ్మయే ఇదంతా సృష్టిస్తున్నారు మొదలైన దేవతాకర్తృత్వ ఆపాదన భావములు ఇవన్నీ మాయలోనివే. పురాణాలలో పురాణ పురుషుల అవతార పురుషుల మహిమల అభివర్ణనములు పురాణాలలో ఉన్నవిగా చెప్పబడునవి వేదముల నిర్ణయాత్మకమై వర్ణ ఆశ్రమధర్మాలు ఇవన్నీ కుందేటి కొమ్ము వంటివే వాస్తవానికి లేనివిగా మాయలోనివే. సర్వోపనిషదాం భావం సర్వం సశ విషాణవత్ దేహోహమితి సంకల్పం తదంతఃకరణం స్మృతం 89. దేహోహమితి సంకల్పో మహత్సంసార ఉచ్యతే, దేహోహమితి సంకల్పస్తద్బంధమితి చోచ్యతే 90. 89. సర్వ ఉపనిషదాం భావం సర్వం సస విషాణవత్ దేహోహం సంకల్ప పర్యవసానం. దేహోహం ఇతి సంకల్పం తత్ అంతఃకరణం స్మృతం 90. దేహోహం ఇతి సంకల్పో మహత్సంసార మహత్సంసార ఉచ్యతే, దేహోహం ఇతి సంకల్పం తత్ బంధం ఇతి చ ఉచ్యతే. ఉపనిషత్తులచే చెప్పబడు యోగాది వ్యవహారములు కుందేటి కొమ్ముల వంటివే. నేను దేహమును అనే సంకల్ప భ్రమ. నిదాఘముని, మీరు మహదాశ్చర్యకరమైన మాయ వివరణ చెప్పుచున్నారు. ఇదంతా మాయ అయుండి కూడా సత్యము అనే భ్రమ ఎట్లా కలుగుతోంది? రుభు మహర్షీల్ కుందేటి కొమ్ముల వలె వాస్తవానికి లేదు అని, ఎరిగి ఉండమని చెప్పినదంతా ఉన్నది అని అనేకమంది దేహులకు అనిపిస్తూ ఉండటానికి కారణము, ఉత్పత్తి స్థానము కూడా దేహోహం భావనయే. నేను పాంచభౌతిక దేహమును అను సంకల్పమే అంతఃకరణము అని చెప్పుకోబడుచున్నది. లేక అంతఃకరణములో అల్ప దుష్ట సంకల్పముల వ్యసనములచే ఏర్పడుచున్నది. మహాభీకర సంసారబంధము అని అదియే అనబడుచున్నది. నేను ఈ దేహమును మాత్రమే అనునదే ఈ జీవునికి బంధము. దేహము నాకు సంబంధించినది, దేహమునకు నేను సంబంధించినవాడను అనో అవినాభావ సంబంధమే బంధము. దేహమే నా ప్రారంభము, దేహమే నా ముగింపు అనునదే సంసారభ్రమ. దేహోహమితి సంకల్పస్తద్దుఃఖమితి చోచ్యతే, దేహోహమితి యద్భానం తదేవ నరకం స్మృతం 91. 91. దేహోహం ఇతి సంకల్పం తద్దోహకం ఇతి చ ఉచ్యతే, దేహోహం ఇతి యజ్ఞానం తదేవ నరకం స్మృతం. ఏ తెలివి ప్రజ్ఞానముచే నీవు లేక ఈ జీవుడు దేహోహం సంకల్పమును ఆశ్రయిస్తుండటం జరుగుతోందో అదియే దుభకము వరి, అదియే నరకము. నేను దేహమాత్రుడను కాను, దేహమునకు వేరైన దేహిని కదా నేను అనుదాని ఏమరపు ఏ నరక దుహఖముగా ఆగుచున్నదని చెప్పబడుతోంది. దేహోహమితి సంకల్పో జగత్సర్వమితీర్యతే, దేహోహమితి సంకల్పో హృదయగ్రంథరీరితి 92. 92. దేహోహం ఇతి సంకల్పం జగత్సర్వం ఇతి ఈర్యతే, దేహోహం ఇతి సంకల్పో హృదయగ్రంథ్యః ఈరితః. దృశ్యజగత్తు పని పొందబడుచు చూడబడుచున్నది కూడా దేహోహం భావనా వృక్షఫలమే. నేను దేహమును అనుభావనా సంకల్పమే. బ్రహ్మగ్రంథి, ఇదంతా సృష్టించబడుతోంది. విష్ణుగ్రంథి, ఇది పరిపోషించబడుతోంది. రుద్రగ్రంథి, ఇది లయింపజేయబడుతోంది అనబడు త్రిగ్రంథి రూపభ్రమలు. ఇవే హృదయగ్రంథులుగా అభివర్ణించబడుచున్నాయి. దేహోహమితి యజ్ఞానం తదేవాజ్ఞానముచ్యతే, దేహోహమితి యజ్ఞానం తదసద్భావమేవచ 93. 93. దేహోహం ఇతి యజ్ఞానం తదేవ అజ్ఞానం ఉచ్యతే, దేహోహం ఇతి యజ్ఞానం తత్ అసద్భావం ఏవచ. అజ్ఞానముగా చెప్పబడుచున్నదంతా ఈ దేహమే నేను అనుజ్ఞానమే. దేహోహం భావనయే అసద్భావన. నేను దేహత్వమునకు వేరే ఉన్నాను అననది ఏమరచటము అయి ఉన్నది. దేహోహమితి యా బుద్ధ్యః సా చావిద్యతి భణ్యతే, దేహోహమితి యజ్ఞానం తదేవ ద్వైతముచ్యతే 94. 94. దేహోహం ఇతి యా బుద్ధ్యః సా చావిద్య ఇతి మన్యతే, దేహోహం ఇతి యజ్ఞానం తదేవ ద్వైతం ఉచ్యతే అవిద్య ఏ బుద్ధిచే దేహమే నేను దేహమాత్రుడను అనుభావన పరిపోషించబడుతోందో అదియే అవిద్య. దేహముచే పరిమితుడను అను శబ్దముచే ఉద్దేశించబడుచున్నట్టిదే ద్వైతము అను దోషముగా చెప్పబడుతోంది. దేహోహమితి సంకల్ప సత్యజీవ స ఏవ హి దేహోహమితి యజ్ఞానం పరిచ్ఛిన్నమితీరితం 95. దేహోహం ఇతి సంకల్ప సత్యజీవ స ఏవ హి దేహోహం ఇతి యజ్ఞానం పరిచ్ఛిన్నం ఇతీరితం. దేహోహం భావన చేతనే జీవుడు అనునది ఏర్పడినదగుచున్నది. దేహోహం భావన తొలగితే ఈ జీవుడు శివుడే. నేను వేరు, నీవు వేరు, దేవత వేరు, గురువు వేరు, ఇటువంటిదంతా దేహోహం భావన రూపమే. దేహోహం జ్ఞానఫలితమే. దేహోహమితి సంకల్పో మహాపాపమితి స్ఫుటం. దేహోహమితి యా బుద్ధిస్తృష్ణా దోషామయః కిల. 96. దేహోహం ఇతి సంకల్పో మహాపాపం ఇతి స్ఫుటం. దేహోహం ఇతి యా బుద్ధ్యః తృష్ణా దోషామయః కిల. ఈ పాంచభౌతిక దేహము మాత్రమే నా రూపము, గుణము, స్వభావము అనునదే మహాపాపము రూపముగా ప్రస్ఫుటమగుచున్నది. ఈ దేహము మాత్రమే నా యొక్క ధర్మము అయి ఉన్నదన్నదే తృష్ణ దాహము. ఏదో కావాలి పొందాలి, లేదా నా గతి ఇంతే అనురూపముగా ఈ జీవునికి ప్రాప్తిస్తున్నదే తృష్ణ. తృష్ణాదోషముచే పరిమితమగు ఇహము ప్రాప్తిస్తోంది. అపరిమితమగు ఆత్మ ఏమరువబడుచున్నది. యత్కించిదపి సంకల్పస్తాపత్రయమితీరితం. కామం క్రోధం బంధనం సర్వదోహకం. విశ్వం దోషం కాలనన స్వరూపం. యత్కించేదం సర్వసంకల్పజాలం. తత్కించేదం మానసం సోమ విద్ధి. 97. యత్కించిదపి సంకల్పం తాపత్రయం ఇతీరితం. కామం క్రోధం బంధనం సర్వదుహకం. విశ్వం దోషం కాల నానాస్వరూపం. యత్కించ ఇదగ్ సర్వసంకల్పజాలం. తత్కించ ఇదగ్ మానం సోమ్య విద్ధి. దేహమే నేను అనుభావన యొక్క కించిత్ సంకల్పమే. ఆధి భౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవిక అనుత్రితాపములకు దారితీస్తోంది. దేహోహం భావననే తాపత్రయము అంటున్నారు. కామము ఏదో కావాలని తపన, క్రోధము, పగద్వేషము, అసూయ, బంధనము, సర్వదుహకములు ఈ విశ్వము నాకు దోషములచే ప్రాప్తించింది అనే విశ్వదోష దర్శనము. ఇప్పుడు ఇట్లా, అప్పుడు అట్లా అనబడే కాలచక్ర స్వరూపానుభవము ఇవన్నీ దేహోహం సంకల్పజాల పరిణామాలే. దేహోహం భావన నుండే మనస్సు జనిస్తోంది. కలనా భ్రమాత్మక భావప్రభావమే దేహోహం భావన. మన ఏవ జగత్సర్వం, మన ఏవ మహారిపుహ, మన ఏవ హి సంసారో, మన ఏవ జగత్రయం. 98. ఇదంతా మనస్సే. 98. మన ఏవ జగత్సర్వం, మన ఏవ సదా రిపుహ, మన ఏవ హి సంసారో, మన ఏవ జగత్రయం, మన ఏవ ఇదం జగత్సర్వం. శ్రీ నిదాఘముని, ఈ జీవునికి మనస్సే బంధమని, మనో అతీతుడు శివస్వరూపుడే అని చెప్పబడుతోంది కదా. అట్టి మనస్సు యొక్క స్వరూప స్వభావాల గురించి దయచేసి వివరించండి. ఋభుమహర్షి, మనస్సే ఈ సర్వజగత్ స్వరూపము అయి ఉన్నదయ్యా. స్వస్వరూపము యొక్క చిత్ శక్తి నుండే సంకల్పరూపంగా అది బయల్వెడలుతోంది. ఈ జీవుని విషయంలో మనస్సే శత్రువు. అంతకు వేరైన శత్రువే లేడు. సంసారము అను శబ్దమునకు దృశ్యముతో స్వయముగా ఏర్పరచుకున్న అపార్థము అనునది శబ్దార్థము అయినప్పటికీ అద్దాని అంతరార్థము అపరమార్థము మాత్రము మనస్సే. మనస్సే ఈ భూ దివి పాతాళ త్రిజగత్తులు కూడా. మన ఏవ మహద్దుహకం, మన ఏవ జరాధికం, మన ఏవ హి కాలశ్చ, మన ఏవ మలం తథా 99 మన ఏవ మహద్దుహకం, మన ఏవ జరాధికం, మన ఏవ హి కాలశ్చ, మన ఏవ మలం తథా. మనస్సే ఈ జీవుని పట్ల అవిజ్ఞాతుడే ఉన్నంతకాలము మహత్ గొప్ప దుహఖ వరి రూపము. మనస్సే బాల్య యౌవన వార్ధక్య రూపములుగా ప్రవర్తిస్తోంది. మనస్సే కాలస్వరూపము. మనస్సు లేనివానికి భూతవర్తమాన భవిష్యత్ కాలమే లేదు. అరిషట్ వర్గములు మనోరూపమే. సర్వమలములకు దోషాలకు మనస్సే కారణం. మన ఏవ హి సంకల్పో, మన ఏవ హి జీవకః, మన ఏవ హి చిత్తం చ మనోహంకార ఏవ చ ఒక వంద మన ఏవ హి సంకల్పో, మన ఏవ హి జీవకః, మన ఏవ హి చిత్తం చ మనో అహంకార ఏవ చ. మనస్సు యొక్క రూపమేమిటి? సంకల్పించుటయే. సంకల్పములకు వేరుగా మనస్సు ఏదీ లేదు. జీవుడు అనగా భౌతిక దేహము కాదు. మరి మనస్సే. చిత్తము ఇష్టము అనగా కూడా మనస్సే. మనస్సే అహంకార రూపము కూడా. మన ఏవ మహద్బంధం మనోంతఃకరణం చ తత్, మన ఏవ హి భూమిశ్చ మన ఏవ హి తోయకం 101, మన ఏవ హి తేజశ్చ మన ఏవ మరుమహాన్, మన ఏవ హి చాకాశం మన ఏవ హి శబ్దకం 102. 101 మన ఏవ మహద్బంధం మనో అంతఃకరణం చ తత్, మన ఏవ హి భూమిశ్చ మన ఏవ హి తోయకం 102, మన ఏవ హి తేజశ్చ మన ఏవ హి మరుత్మహాన్, మన ఏవ హి చ ఆకాశం మన ఏవ హి శబ్దకం. ఈ జీవుడు భార్యాబిడ్డలో, సంగతి సందర్భ సంబంధ బాంధవ్యములో, సంపద ఆపదలో, భౌతిక దేహమో ఇవన్నీ బంధమనుకుంటున్నాడు. కాదు, కానే కాదు. మనస్సే అసలైన మహత్ గొప్ప బంధము. మనస్సే అంతఃకరణము. ఇంకా కూడా చెప్పాలంటే మనస్సే భూమి జలము తేజస్సు వాయువు ఆకాశము అనబడు పంచభూతముల వాస్తవ అంతర్గత రూపము. శబ్దములన్నింటికీ జనన స్థానము మనస్సెనయ్యా. స్పర్శం రూపం రసం గంధం కోశాః పంచ మనోభవాః. జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది మనోమేర తీరితం 103. 103 స్పర్శ రూపం రసం గంధం కోశాః పంచ మనోభవాః. జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది మనోమయం ఇతీరితం. మనస్సే శబ్ద స్పర్శ రూప అరస గంధములగు ఇంద్రియ విషయముల వాస్తవ రూపము. మనోభావములే విషయరూపములుగా ప్రదర్శనమగుచున్నాయి. శాస్త్రములు నిర్వచిస్తున్న భూతమయ అప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అపంచకోశములు మనోసాగర భావతరంగాలే. జాగ్రత్ స్వప్న సుషుప్త మొదలైన దశలన్నీ మనస్సే. మనస్సే ఆయా దశల రూపముగా సంప్రదర్శితము అగుచున్నది. దిక్పాల వసవో రుద్ర ఆదిత్యాశ్చ మనోమయాః. దృశ్యం జడం ద్వంద్వజాతమజ్ఞానం మానసం స్మృతం 104. 104 దిక్పాల వసవో రుద్ర ఆదిత్యాశ్చ మనోమయాః. దృశ్యం జడం ద్వంద్వజాతం అజ్ఞానం మానసం స్మృతం. ఇంద్రుడియముడు వాయువు మొదలైన అష్టదిక్పాలకులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు మొదలైనవన్నీ మనోమయములే. ఎదురుగా కనిపిస్తున్న ఈ దృశ్యము ఇక్కడ జడ చేతనములుగా కనిపించేది. ఇక్కడ కనబడే సుఖ దుఃఖ శీత ఉష్ణ మొదలైన ద్వంద్వముల వలన అనుభవమగుచున్న ఆయా విశేషాలు ఇవన్నీ కూడా అజ్ఞానముతో కూడిన మనన రూప మనస్సు చేతనే అది అట్లున్నది అను నిశ్చయము కలిగి ఉండుము. సంకల్పమేవ యత్కించిత్ తన్నాస్తీతి నిశ్చిను. నాస్తి నాస్తి జగత్సర్వం గురుశిష్యాధికం నహిత్యుపనిషత్ 105 ఇతి పంచమోధ్యాయః 5. 105 సంకల్పమేవ యత్కించిత్ తత్వం నాస్తి ఇతి నిశ్చిను. నాస్తి నాస్తి జగత్సర్వం గురుశిష్యాధికం నహి ఇత్యుపనిషత్. సంకల్పించుట చేతనే మనస్సు. మనస్సు యొక్క అభ్యాస దృష్టిల చేతనే జగజ్జీవులు ఈ తీరుగా ఉన్నారని గమనించు. సంకల్పమే లేకుంటే జగత్తు లేదు, గురువు లేడు, శిష్యుడు లేడు. సంకల్పము లేకుంటే నీవు ఎక్కడిది? సంకల్పముల చేతనే నేను నీవు మొదలైనవి ఏర్పడి ఉంటున్నాయి. సంకల్పము రహితమైతేనో నేనునివులతో సహా సర్వము అఖండమగు ఆత్మయే. ఇత్యుపనిషత్.